నంటి పిలిచినప్పుడు చంద్రుడా, వాణి విడువ మనకు తరమౌన చంద్రుడా, ఓ నెల రాజా, వెన్నెల రాజా, నీ వన్నెలన్నీ చిన్నెలన్నీ మాకే లోయి, మా వెన్ను తట్టి పిలిచింది నీవేనో, ఓ నెల రాజా. Oh,